55 ఆనందమయకోస పరిశీలన. బోయవాడు స్వామి, ఆలోచనే సంసారానికి కారణం అంటున్నారు మీరు. ఆలోచనలకు కారణం పూర్వకర్మ కనుక సంసారానికి మూలకారణం కర్మే అని చెప్పాలి. కనుక కర్మలు పూర్తిగా పోతే ఆలోచనలు పూర్తిగా పోవచ్చేమో. అందువల్ల ఎటువంటి వారికి కర్మ ఉంటుంది, ఎటువంటి వారికి కర్మ ఉండదు? కర్మలేని వారికి కూడా ఆలోచనలు, వాటి పరిత్యాగాలు ఉంటాయా అనే విషయాలు నాకు అర్థం కావడం లేదు. దయచేసి వివరించండి. మునీక్ నాయన, కొందరు పూర్వకల్పజీవులు మహత్తరమైన ఉపాసనలు చేసి తత్వజ్ఞానాన్ని పొందేసి ఇంకా స్వల్పంగా ప్రారబ్ధ శేషం మిగిలి ఉండి ఈ కల్పంలో మళ్లీ జన్మిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ జన్మలో పుట్టుకతోనే తత్వజ్ఞానం వంటపట్టేస్తుంది. అలాంటి వాళ్లు సామాన్యంగా ఈ సృష్టిలో అధికార పురుషులుగా నియమింపబడుతూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, సనకసనందన కపిలాదులు ఈ కోవలోకి చేరినవారే. ఇలాంటివారికి పూర్వకర్మ బంధకం కాదు. కనుక ఇలాంటివారికి పూర్వకర్మ లేనట్టే లెక్క. అయినా సరే వారు పూర్వాభ్యాస బలం వల్ల ఆలోచనలు కలిగిన వారి వలె వ్యవహరిస్తూ ఉంటారు. అది జీవన్ముక్తుల లక్షణం. దీనికి భిన్నంగా నేను బ్రహ్మను కాను అని భావించే జీవులందరికీ పూర్వకర్మ ఉంటుంది. అయితే జీవన్ముక్తుల దృష్టిలో కర్మకు గాని కర్మబద్ధులైన జీవులకు గాని యథార్థమైన అస్తిత్వం లేదు. 106 ఆయసర్వ్. మనం తరంగాలను, సుడిగుండాలను కూడా జలమాత్రాలే అని గుర్తించినట్లుగా వాళ్లు ముక్తులు, బద్ధులు, స్వప్నము, అజాగ్రత్తు ఇలాంటివన్నీ బ్రహ్మస్వరూపాలే అని గుర్తిస్తారు. కర్మశేషం మిగిలి ఉన్నా కూడా తత్వజ్ఞానులైన సనకాదులకు అది బంధకరం కావడం లేదు. అటువంటి తత్వజ్ఞానం లేని ఇతర జీవులకు కర్మ బంధకరం అవుతోంది. అందుకే బంధానికి మూలకారణం అజ్ఞానమేనని, కర్మ కాదని పెద్దలు నిర్ణయించారు. కనుకనే తత్వజ్ఞానాన్ని కలిగించే సత్శాస్త్రాభ్యాసం చేయాలని వారు శాసించారు. సా 142. సత్శాస్త్రాభ్యాసం చేస్తే శుద్ధ చిత్తత్వ దర్శనం లభిస్తుంది. అది లభిస్తే సత్యస్థితిలో చిత్తే జగత్తని, జగత్తే చిత్తు అని అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ నాకు నా శిష్యుడి ఆనందమయకోసంలో ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలిసాయి. ఎందుకంటే అక్కడ నాకు నా వాసనలు, నా శిష్యుడి వాసనలు, ఇంతేగాక మా ఇద్దరికీ సంబంధించిన ఇతరుల వాసనలు అన్నీ కూడా కలిపి త్రిజగద్రూపంగా కనిపించాయి. అవి ఉండేందుకు తగిన చైతన్య భిన్నమైన బాహ్య ప్రదేశమే అక్కడ లేదు. అయినా సరే అవి కనిపించాయి. అవి అలా కనిపించడానికి కావలసిన కారణ సామాగ్రి కూడా అక్కడ లేదు. అయినా సరే అవి కనిపించాయి. దానిని బట్టి మూడు లోకాలుగా, వాటిలో మూడు అవస్థలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా అసత్ పదార్థమేనని, నిజానికి కనిపించేదంతా శుద్ధ చైతన్యమేనని నేను అర్థం చేసుకున్నాను. సా 1 4 3 1 4 4. అదీగాక జీవుడు దృశ్యాలను చూస్తున్నాడు గదా. ఎలా చూస్తున్నాడో కొంచెం ఆలోచించు. జాగ్రత్ ప్రపంచంలో ఉన్నప్పుడు వాడు జ్ఞానేంద్రియాల ద్వారా దృశ్య పదార్థాలను చూస్తున్నాడు. అవి నిజమనుకుంటున్నాడు. ఈ దశలో అంతరింద్రియమైన మనస్సు పనిచేస్తోందా లేదా? అది పనిచేస్తూనే ఉంది. బయట దృశ్య పదార్థాలను చూస్తున్న సమయంలోనే లోపల కొన్ని కొన్ని అనుభవాలను రేకెత్తిస్తోంది కూడా. అయితే ఈ మానసిక అనుభవాలు అంత ప్రబలంగా ఉండవు. వాడిపోయిన పూలలాగా కళాహీనంగా ఉంటూ ఉంటాయి. బాహ్యేంద్రియాలు పూర్తిగా ముడుచుకుపోయి అవి లోపలికి తిరిగిపోయినప్పుడు అంతరింద్రియమైన మనస్సు బాగా బలం పుంజుకుని ప్రబలమైన అంతర్దృశ్యాలను, అంతర్భావోద్వేగాలను అనుభవంలోకి తెస్తుంది. ఈ ప్రబలత్వంలో భాగంగా అంతరింద్రియమే తన అంతర్లోకంలో బాహ్యేంద్రియాలను కూడా సృష్టి చేస్తుంది. అలాంటి ఆ బాహ్యేంద్రియాల ద్వారా ఆ ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతిని ఆ జీవుడికి కలిగిస్తుంది. అందుచేత ఆ జీవుడు ఆ లోకాన్ని తనకంటే బయట ఉన్న ప్రపంచంగానూ, గట్టిగా ఉన్న స్థూల ప్రపంచంగానూ చూస్తాడు. జాగ్రద్దశలో ఉండగా కూడా ఈ జీవుడు చేసిన పని ఇదే. ఇంద్రియాల ద్వారా చూసిన దృశ్యాలు స్థూలమైనవి, స్థిరమైనవి అనుకున్నాడు. ఆ మాటే స్వప్న సమయంలో కూడా అనుకుంటున్నాడు. కనుక దృశ్య పదార్థాలలో వాడి అనుభవానికి వచ్చే స్థూలత్వానికి నిజమైన కారణం ఎవరంటే వాడి ఇంద్రియాలేగాని ఆ దృశ్య పదార్థాలుగావు. కనుక నిజమైన స్థూల ప్రపంచం అంటూ లేనేలేదు.